45వ అనువాకము మృత్యు నివారణ మంత్రము 157 అపైతో మృత్యః అమృతం నః ఆగన్ వైవస్వతో నో అభయం కృణోతు పర్ణం వనస్పతయః ఇవాభ్యః నః సైతాగ్రయః సచతా నః సచిపతయః పరమాత్మ నన్ను మృత్యుపరిధులను దాటించి అమృతత్వస్థానమునకు చేర్చండి. వైవస్వతుడు యముడు మాకు మృత్యు భయము తొలగించునుగాక. మా ప్రాకృత దోషములు పండిన ఆకుల వలె ఎండిన వనస్పతుల వలె రాలిపోవునుగాక. సచిపతి ఇంద్రుడు మాకు అవసరమగు సంపదలు అనుగ్రహించెదరుగాక. 46వ అనువాకము 158 పరం మృత్యో అను పరేహి పంథామ్యస్తే స్వ ఇతరో దేవయనాథ్ చక్షుస్మతే శృణ్వతే తే బ్రవీమి మానః ప్రజాం ఈరిషో మోతవీరాన్. ఓ మృత్యుదేవత, మీరు మా సంతానమును బాధించనివారే, వారిని సమీపించకుండా దేవయనపిత్రుయాన మార్గములో వెళ్ళుదరుగాక. మా భృత్యులను సంతానమును కూపాదృష్టితో చూడండి. చక్షువులతో చెవులతో మేము చెప్పు అభ్యర్థనలు వినండి, ప్రార్థనను ఆలకించండి. మా ఈ ప్రార్థనను విని మా అభ్యర్థనను సఫలం చేయండి. 47వ అనువాకము 159 వాతం ప్రాణం మనసాన్ వారభామహే ప్రజాపతిం యో భువనస్య గోపాః సనో మృత్యోః త్రాయితాం పాత్వం హసో జ్యోః జీవ జరా మసిమహి వాయు రూపంగాను ప్రాణశక్తి రూపంగాను మనస్సు ఆలోచనలు రూపంగాను విశ్వమంతా తన స్వరూపముతో నింపి ఉంచుచున్న ఓ ప్రజాపతి, నమస్కారము. అట్టి ప్రజాపతి మమ్ములను మృత్యువు నుండి కాపాడెదరుగాక, పాతకముల నుండి రక్షించుచుండెదరుగాక. మేము పూర్ణ జీవితమును వార్ధక్యాంతము వరకు ఆరోగ్యయుక్తంగా పొందెదముగాక. 48వ అనువాకము 160 అముత్ర భూయా దధయత్యమస్య బృహస్పతే అభిసస్తేహ అముంచః ప్రత్యోహతాం అస్వినా మృత్యుం అస్మాత్ దేవానాం అగ్నే బిషజా శచీభ్యః. ఓ సర్వాంతర్యామి యగు పరమాత్మ యమదేవ, ఇహములో గల మాకు ఆముత్ర దేహానంతర భయము లేకుండా అనుగ్రహించండి. దేవగురువగు బృహస్పతి, ఔషధ ప్రసాదులగు అశ్వినీ దేవతలారా, మమ్ములను అపమృత్యువు నుండి మీరు కాపాడుతూ ఉండండి. ఓ అగ్నిదేవ, దైవ వైద్యుడగు మీరు, భిషజులగు మీరు, మమ్ము శచీదేవిచే ఇంద్రపత్నిచే పాలించబడు ఇంద్రలోక ప్రవేశమునకు అర్హులుగా తీర్చిదిద్దండి. 49వ అనువాకము 161 హరిగ్ హరంతం అమయంతి దేవ విశ్వస్య ఈశానాం వృషభం మతీనా బ్రహ్మస్వరూప మనుమేద మాగత్ అయనం మా వివధీహ విక్రమస్వ. ఓ శ్రీహరి, దేవాదిదేవా, మీరు మా దోషములను హరించివేయండి. ఈ విశ్వమునకు మీరు నియామకులగు ఈశ్వరులు, వృషభమువలే సర్వప్రాణులకు ప్రభువు, సర్వప్రాణుల బుద్ధులకు నియామకులు. మీ అనుగ్రహముచే బ్రాహ్మణములు 4 వేదములు మమ్ము అనుసరించియుండునుగాక. సరూపమై అంతరార్థము సుస్పష్టమగునుగాక. మా మోక్ష మార్గము సుగమము అగునట్లుగా సంరక్షకులే ఉండ ప్రార్థన. 50వ అనువాకము 162 సల్కేహ అగ్నిం ఇంధాన ఉభో లోకో సనిమహం ఉభయోహ లోకయోహ బధ్వా అతిమృత్యుం తరామి అహం. ఓ అగ్నిదేవ, మీరు సమెధలతో వెలుగుచూ మేము సమర్పించు ఆహుతులను స్వీకరించి మా యొక్క ఇహపరలోకములను సానుకూల్యము సుఖప్రదము చేయండి. ఉభయలోకములు మీ ఆధీనములో ఉన్నాయి. మా ఇహపరములను పవిత్రం చేసి అపమృత్యువు నుండి మమ్ములను తరింపజేయండి. ఐహిక ముష్మిక భోగములు ప్రసాదించం. 51వ అనువాకము 163 మాచిదో మూత్యో మావధియః మా మే బలం వివృహో మా ప్రమోషియః ప్రజాం మా మే ఇరిష ఆయుర్గ్ర నుచక్షసం త్వాహా విషా విధేమ. ఓ మూత్యుదేవా, మా యొక్క జ్ఞానమునకు విచ్చిత్తి కలుగకుండా, మా అనుష్ఠానము చెడకుండా, శారీరక బలము క్షీణించకుండా, మా పరలోక సంపద అల్పబుద్ధిచే దొంగిలింపబడకుండా మమ్ములను అనుగ్రహించండి. రక్షకుల వండి, మా సంతానము మిత్రులు మొదలైన వారికి బాధలు కలగకుండా చూడండి. మీకు మా దైవభజనలు స్తుతులు మొదలైన ఉత్తమ కర్మలను హవిస్సులుగా సమర్పించుకుంటున్నాము. ప్రాణుల పుణ్య పాపములను పరీక్షించి ఫలములను ప్రసాదించే మీరు మమ్ములను ఉత్తమ కర్మలకు ప్రేరేపకులు అవండి. 52వ అనువాకము 164 మానో మహాంతం ఉత మానో అర్భకం మానౌక్షంతం ఉత మానౌక్షితం మానో అవధేహ పితరం మోత మాతరం ప్రియా మా నహ తనువో రుద్రదిరిషః. సర్వములను లయింపజేయు లయకారుడగు ఓ రుద్రభగవాన్, దుష్టశిక్షక శిష్టరక్షక, మా గురువులను మా పిల్లపాపలను మా యువకులను గర్భస్థ శిశువులను మాతో బ్రహ్మజ్ఞానము సంభాషించు విద్యులను తదితర బంధుమిత్ర పరివారమును మానో బాధించక సుఖప్రదాతల వండి. మా తల్లిదండ్రులకు ప్రశాంతత ఆరోగ్యము ఆనందము కలుగజేస్తూ ప్రియత్వము ప్రసాదించండి. మాయి శరీరములు బాధింపబడకుండునట్లు అనుగ్రహించండి. 53వ అనువాకము 165 మానహ స్తోకే తనయే మానా ఆయుషి మానో గోషు మానో అశ్వేషుః ఈరిషః వీరాన్ మానో రుద్రభామితో అవధియః హవిష్మంతో నమస విధేమతే. ఓ మహారుద్రదేవ, మా యొక్క అర్భకులను సంతానమును బాధ కలగకుండా ఆరోగ్యముగా ఉండునట్లు దీర్ఘాయుష్షు పొందునట్లు అనుగ్రహించండి. మా గోసంపద అశ్వసంపద తదితర జంతు సంపద రోగముల బారిపడకుండుగాక ఆరోగ్యముగా ఉండుగాక. మాలోని వీర్యవంతులను కార్యసమర్థులను బాధలు లేకుండా ఆయురారోగ్యములతో రక్షించెదరుగాక. రుద్రాణితో కూడి వేంచేసియుండి మేము సమర్పించు నమస్కారములు యాగయజ్ఞములు స్వీకరించి మమ్ములను ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా అనుగ్రహించండి. బ్రహ్మజ్ఞానమునకు బ్రహ్మముతో మమైక్యమునకు మమ అనన్యత్వమునకు మార్గదర్శకులవండి. 54వ అనువాకము ప్రజాపతి ప్రార్థన మంత్రము 166 ప్రజాపతే నత్వదేతాని అన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్ కామాస్తే జుహుమః తన్నో అస్తు వయం శ్యామ పతయో రయిణ. ఓ ప్రజాపతి, పరంధామ పరమశివ, అనన్య స్వరూపుడవగు మీవలననే అన్యంగా కనిపిస్తూ అనన్యమే అయి ఉన్న దేవతలు మానవులు జంతువులు ఆకాశచరములు జలచరములు భూచరములు వీటన్నిటితో సమన్వితమైన 14 లోకములు విశ్వమంతా జనిస్తోంది. మీ చేతనే పరిపోషించబడి మీచేతనే ఉపసంహరించబడుతోంది కూడా. ఎవరి ఇచ్ఛా వినోదము లీలచే ఇవన్నీ జరుగుచున్నాయో అట్టి మీకు మా సర్వకర్మలు మీ ఇచ్ఛా వినోదములకే సమర్పిస్తూ ఉన్నాము. మీ కరుణా కటాక్షముచే మేము విద్యావినయములు ఇహపరములు పొందుచుండెదముగాక. 55వ అనువాకము ఇంద్రపార్థనా మంత్రము. 167 స్వస్తిదా విశస్పతయః వృత్రః విమృధో వసీ వృషేంద్రః పుర ఏతు నః స్వస్తిదా అభయంకరః. ఓ విశస్పతి ఇంద్రదేవ, ఎలుగెత్తి మీకు స్వస్తి పలుకుచున్నాము. ఓ వృత్రాసుర రాక్షస సంహారి, ఐహికాముత్రిక ఆముష్మిక సుఖప్రదాత త్రిలోకాధిపతి వృష్టికి అధినేత, మా భయములన్నీ పోగొట్టు అభయంకర అమరేంద్ర, మాకు సర్వ దిక్కులందు స్వస్తి ప్రదాతలే ఉండుటకే అభ్యర్థన చేస్తున్నాము. 56వ అనువాకము మృత్యుంజయ మంత్రము. 168 ఓం త్రియంబకం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికం ఇవ బంధనాత్ మృత్యోహ ముక్షీయ మామూతాత్ త్ర్యంబకం ఇతి ఔత్తరాహ పాఠః. స్థూలసూక్ష్మకారణ త్రిదేహ పురధారి త్రిపుర యజమాని స్థూలాకాశచిత్తాకాశచిదాకాశ స్వరూప ఉత్తమ గంధములను సంస్కారములను ప్రసాదించు స్వామి, మా యొక్క దేహమనోబుద్ధిల పరిపుష్టని వర్ధింపజేయు పరమేశ్వర పరంధామ. మిమ్ములను రెండు విషయాలు ప్రసాదించటానికే వేడుకొంటున్నాము. ఒకటి, పండిన దోసకాయ దోసపాదును తాకి ఉండి కూడా ఆ పాదుకు విడివడినదే ఉండుతీరుగా, బంధనములు ఉన్నప్పటికీ వాటి నుండి మేము అనాయాసంగా సర్వదా విడిపడిన వారమే ఉండెదముగాక. మృత్యువు నుండి మేము దోసపండువలే విడిపోయి ఉండెదముగాక. రెండు, అమృతత్వము నుండి విడిపడని వారమై ఉండెదముగాక. 57వ అనువాకము 169 ఏతే సహస్రమైతం పాసా మృత్యో మత్యాయ హంతవే తాని యజ్ఞస్య మాయయ సర్వాన్ అవేజామహే. ఓ మృత్యుంజయ, మృత్యుపాసములు వేలాది సంఖ్యలో ఉండవచ్చుగాక. మేము చేయు కర్మానుష్ఠాన యజ్ఞమును స్వీకరించి వాటన్నిటి పట్ల మాకు గల సర్వబంధనములు తొలగిపోవునట్లు అనుగ్రహించండి. మాకు అమృతత్వము సిద్ధించినట్లు అనుగ్రహించండి. 58వ అనువాకము 170 మృత్యవే స్వాహ. మృత్యవే స్వాహ, జీవితాంతం మేము చేయు సమస్త కర్మఫలములను మృత్యుదేవతకు ఆహుతుల రూపముగా సమర్పిస్తున్నాము. అగ్నితో ఘృతము సమర్పిస్తూ మృత్యవే స్వాహ, మృత్యవే స్వాహ. ఓ మృత్యుదేవ, మా యొక్క సమస్త కర్మఫలములను ఆహుతులుగా స్వీకరించండి, అమృతత్వము ప్రసాదించండి. 59వ అనువాకము పాప నివారక ప్రార్థన మంత్రము. 171 దేవకృతస్య ఏనసో అవేజనమసి స్వాహ మనుష్యకృతస్య ఏనసో అవేజనమసి స్వాహ పితృకృతస్య ఏనసో అవేజనమసి స్వాహ ఆత్మకృతస్య ఏనసో అవేజనమసి స్వాహ అన్యకృతస్య ఏనసో అవేజనమసి స్వాహ అస్మత్కృతస్య ఏనసో అవేజనమసి స్వాహ యత్ దివా చ నక్తం చ ఏనశ్చ కృమతస్య అవేజనమసి స్వాహ యత్ స్వపంతశ్చ జాగ్రతశ్చ ఏనశ్చ కృమతస్య అవేజనమసి స్వాహ యత్ సుషుప్తుశ్చ జాగ్రతశ్చ ఏనశ్చ కృమతస్య అవేజనమసి స్వాహ యత్ విద్వాంశ్చ ఏనశ్చ కృమతస్య అవేజనమసి స్వాహ ఏనస ఏనసో అవేజనమసి స్వాహ. ఓ అగ్నిదేవ, దేవకృతంగా మా పాత్ర అంటూ లేకుండా చేసిన దోషములను పరిశుద్ధపరచుటకై ఈ ఆజ్యమును ఆహుతిగా స్వీకరించండి. మనుష్యకృతంగా చేసిన దోషములు తొలగించ వేడుకొనుచు ఈ ఆజ్యమున సమర్పిస్తున్నాను. స్వాహ. పితృకృతంగా ఏ దోషములు చేసినామో అవన్నీ పరిశుద్ధపడుటకే దయతో ఈ నేయిని ఆహుతిగా అంగీకరించండి. స్వాహ. ఆత్మకృతంగా ఆత్మకు అన్యంగా దర్శిస్తూ నేనుగా ఏమేమి దోషకర్మలు చేసి ఉంటినో అవన్నీ పరిశుద్ధమగుటకు వేడుకొనుచు ఈ ఆహుతిని సమర్పిస్తున్నాను. ఇతరులను దృష్టిలో పెట్టుకొని నిర్వర్తించియున్న పాపకార్యముల నివృత్తికై ఈ ఆజ్యమును స్వీకరించండి. స్వాహ. నా కొరకై నేను చేసిన దుష్కృతుల నివారణకై స్వాహ ఈ నేని స్వీకరించండి. రాత్రిపగలు చేసియున్న దోషకృతములను పరిశుభ్రపరచుటకే దయతో ఈ ఆహుతిని అంగీకరించెదరుగాక. స్వప్న జాగ్రత్తులలో నాచే చేయబడిన దోషవృత్తి ఆలోచన కర్మలను నివృత్తింపజేయటానికై ఈ నేని సమర్పించుకుంటున్నాను. సుషుప్తి జాగ్రత్తులలో ఏ దోషకృతములన్నీ ఉన్నాయో వాటి నిర్మాల్య విసర్జనకై ఈ నేయి స్వీకరించండి. నాకే తెలుసు పను పాండిత్య ప్రదర్శనము మొదలైన దోష క్రియా దోషములు తొలగుటకై స్వాహ. దేనివలన ఎప్పుడు ఏమనోవాక్కాయ కర్మల దోషములున్నప్పటికీ వాటి దుష్ట ఫలిత నివారణ కొరకే దయతో ఈ ఘృమును నేని అంగీకరించి స్వీకరించండి. స్వాహ. 60వ అనువాకము. వసు పాపనివర్తన ప్రార్థనా మంత్రము 172. యత్వో దేవాశ్చ కృమ జిహ్వయ గురు మనసో వా ప్రయతి దేవ హేడనం అరావా యోనో అభీత్ ఉచ్ఛనాయ తే తస్మిం తత్ ఏనో వసవో నిధేతన స్వాహ. ఓ దేవతలారా, ఆయా కొన్ని కొన్ని సందర్భములలో ఉద్దేశించియో లేక ఉద్దేశించుకయో నోటి దురదగా ఈ దేవత గొప్ప ఆ దేవత తక్కువ ఇటువంటి భేద అజ్ఞాన వాక్యములు పలికి ఉండవచ్చు. దేవహేళనము అనే వాచా దోషము కలిగియున్నవాడను అవన్నీ క్షమించి మీలోనే ఉంచుకొని నన్ను సరిచేస్తూ ప్రక్షాళనము చేయండి. అవన్నీ దుష్ట స్వభావము గల కుక్క కూతలు వంటివి. అట్టి వస్తు దోషనివర్తనము కొరకే శ్రద్ధగా ఈ సమర్పించే ఆజ్యమును స్వీకరించి నన్ను పరిశుభ్రపరచి పునీతుని చేయండి. 61వ అనువాకము. నాహం కర్త నాహం కారేత. 173. కామో కార్షీత్ నమో నమః. కామో కార్షీత్ కామః కరోతి నాహం నాహం కరోమి కామః కర్త నాహం కర్త కామః కారేత నాహం కారేత. ఏషతే కామ కామాయ స్వాహ. ఈ జగత్తులు ఇందలి సర్వసందర్భములు ఈశ్వర వినోదమే. అందుచేత జగత్తులో సర్వసంఘటనలు పరమాత్మ యొక్క స్వీయకు తమగు మాయావిశేషములే కనుక ఓ సర్వదేవతలారా, నేను నిర్వర్తించు కర్మలకు సంబంధించి అహంకృతం అననదేదీ లేదు. అంతా ఈశ్వరకృతమే. నవలా రచనలోని విశేషాలన్నీ నవలా రచయిత ఇచ్ఛా విశేషములే కదా. అదేవిధంగా ఈ దృశ్య వ్యవహార సరళి ఇందలి సర్వ విశేషములు ఏ పరమేశ్వరునికి చెందినవో ఆయన ఏ కర్త ఆయన మాయలోని కామోకాశమే అంతా నిర్వర్తిస్తోంది. అట్టి ఈశ్వరేచ్ఛారూపమగు కామమే కర్త నేను కర్తను కాను. ఆ ఈశ్వర కామమే కారేతము చేయించుచున్నది. నేనేమీ చేయించటము లేదు చేయటమూ లేదు. అట్టి కామత్వమును కామముగా గల ఈశ్వర ఈ ఆహుతి స్వీకరించండి. అట్టి కామః కామ భగవానునికి నమస్కారము. 62వ అనువాకము. 174 మన్యః అకార్షీత్ నమో నమః. మన్యః అకార్షీత్ మన్యః కరోతి. నాహం కరోమి. మన్యః కర్త. నాహం కర్త. మన్యః కారయిత. నాహం కారయిత. ఏష తే మన్యౌ మన్యవే స్వాహ. మన్యువు యజ్ఞమో కృపర్ కోపము. ఈ జగత్తంతా ఒక మహాయజ్ఞము. ఇక్కడ ఏదేది ఏ విధంగా జరుగుచూ ఉన్నప్పటికీ, ఏది ఎవ్వరి చేత నిర్వర్తించబడుచూ ఉన్నప్పటికీ, అదంతా విశ్వయజ్ఞ అంతర్భాగమే. కథలోనివే సర్వపాత్రలు, సంఘటలన్నీ అయిన తీరుగా. ఇదంతా జగద్రచిత యొక్క మన్యు, జగద్రచన యజ్ఞ చమత్కారమే. కనుక నేను ఏదేది నిర్వర్తిస్తూ ఉన్నానో, పుణ్యపాపములు మొదలైనవి నేను కర్తను కాదు, నేను చేయటం లేదు. పరమేశ్వర సృష్టి యజ్ఞ సంకల్పమే నిర్వర్తిస్తోంది. మన్యువే యజ్ఞము ఆకర్షించి నిర్వర్తింపజేయుచున్నది, నేను చేయటలేదు. మన్యువే కర్త, నేను కాదు. మన్యువే చేయిస్తోంది, నేనేది చేయించటం లేదు. 63వ అనువాకము. తిలాహోమ మంత్రము సన్యాస విధిలో అంతర్భాగములు. 175 తిలాంజుహోమి. సరసాం సపిష్టాన్ గంధార మమ చిత్తే రమంతు స్వాహ. ఓ పరమాత్మ, రససహితమైనవి, సపిష్టమైనది, పిండిగా ముద్దగా చేయబడినవి అగుతెలలను, నువ్వులను తమ ప్రీతి కొరకే హోమము చేయుచున్నాను. మహత్తరము, పరమ పావనము అగు మీ గుణ విశేషములు నా హృదయమునందు రమించునుగాక. స్వాహ. 176 గావో హిరణ్యం ధనం అన్నపానం. సర్వేషాం శ్రీయే స్వాహ. గో సంపద బంగారము, ధనము, అన్నపానములు మొదలేవి మాకు లాభించుట కొరకై, భోగ్య పదార్థములు పొందుటకై, సర్వజనుల శ్రేయోభిలాషునే ఈ తిలలను హవిస్సు రూపంగా మీకు సమర్పణ చేస్తున్నాను, ఆహుతి ఇస్తున్నాను. స్వాహ. 177 శ్రీయంచ లక్ష్మీంచ పుష్టించ కీర్తించ అనూన్యత బ్రహ్మణ్యం బహుపుత్రత శ్రద్ధామేధే ప్రజాహ సందదాతు స్వాహ. శ్రియములు, సిరిసంపదలు, మోక్షలక్ష్మి పుష్టి, కీర్తి, రుణత్రయ రాహిత్యము, దేవ్రుణము, పితృణము, ఋషి రుణము తీరుట లకొరకే, బ్రాహ్మణ్యము, బ్రహ్మజ్ఞానము లభించటానికే, బహుసంతాన ప్రాప్తి కొరకై, శ్రద్ధ, మేధ, తెలివి, ప్రజా సంపదల కొరకై మీకు ఈ తిలలను ఆహుతిగా ఇస్తున్నాను. స్వాహ. 64వ అనువాకము. 178 తిలాహ కృష్ణాహ. తిలాహ శ్వేతాహ. తిలాహ సౌమ్యవసానుగాహ. తిలాహ పునంతు మే పాపం. యత్ కించిత్ దురితం మయి స్వాహ. పరమేశ్వర, నల్లటి నువ్వులు, తెల్లటి నువ్వులు, సౌమ్యమైన నువ్వులు ఆరోగ్యమును ఏమాత్రము ఇబ్బంది పెట్టనివి అగు. నేను సమర్పించు ఈ నువ్వులు నా పాపములు తొలగించి నన్ను పునీతునిగా చేయునుగాక. సర్వదురితములను తొలగించునుగాక. అందుకు ఈ తిలలను పరమాత్మకు ఆహుతిగా సమర్పిస్తున్నాను స్వాహ. 179 చోరస్య అన్నం నవశ్రాద్ధం బ్రహ్మ గురు తల్పగః గోస్తేయం సురాపానం భ్రూణహత్య తిలాహ శాంతి సమయంతు స్వాహ. ఈ నేను ఆహుతిగా సమర్పించు తెలలను పరమాత్మ ప్రియముగా స్వీకరించునుగాక. దొంగతన దోషంతో తదితరులకు చెందినట్టి ధనము, అన్నము పితృదేవులకు సమర్పించుకుండా వారి నుండి సంక్రమించినది, సొంతము చేసుకున్న ద్రవ్యదోషము, బ్రహ్మ హత్యాదోషము, గురుతల్ప గమన దోషము, గోవును దొంగిలించిన దోషము, సురాపాన దోషము, గర్భస్థ శిశు హత్యాదోషము. ఇట్టి సప్తమహాదోషములు ఈ తిలాహుతి సమర్పణచే శమించినవి, సశాంతించినవి అగునుగాక. స్వాహ. 180 శ్రీశ్చ లక్ష్మీశ్చ పుష్టిశ్చ కీర్తించ అనూన్యత బ్రహ్మణ్యం బహుపుత్రత శ్రద్ధామేధే ప్రజ్ఞాతు జాతవేదః సందదాతు స్వాహ. ఓ పరమేశ్వర, జాతవేద, అగ్నిదేవ, మాకు పాడి పంట సంపదలతో కూడిన రాజ్యలక్ష్మి కొరకు, మా దేహము యొక్క పరిపుష్టి కొరకు, ఉత్తమమైన కీర్తి కొరకు, రుణత్రయ విముక్తి కొరకు, బ్రహ్మతత్వసిద్ధి కొరకు, బహుసంతానము కొరకు, శ్రద్ధ అమేధ ప్రజ్ఞల ప్రవృద్ధి కొరకు మీకు ఈ ఆజ్యము సమర్పిస్తున్నాను. స్వాహ. 65 అనువాకము శుద్ధి. 181 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానా మే శుద్ధ్యంతాం జ్యోతిః అహం విరజ విపాప్మా భూయాసం స్వాహ. నేను కేవల జ్యోతి స్వరూపుడను, ఎట్టి ధూళిదోషములచే స్పృశించబడు వాడను కాను. సర్వదా నిర్మలాత్మనగు నన్ను ఎట్టి పాపము అంటజాలదు. అట్టి స్వాభావిక స్వానుభవ సిద్ధి కొరకే ప్రాణనుపాన అవ్యాన భూదాన సమాన శుద్ధి కొరకే మరల ఈ ఆహుతిని సమర్పిస్తున్నాను. స్వాహ. 182 వాక్ మనః చక్షుః శ్రోత్ర జిహ్వ ఘ్రాణః ఏతో బుద్ధ్యా కూతియః సంకల్పా మే శుద్ధ్యంతా జ్యోతిహం విరజ విపాప్మా భూయాసం స్వాహ. స్వతహగా నిర్మలపాపరహిత దోషరహిత జ్యోతిర్జ్యోతి స్వరూపుడనే అగు నేను. నా యొక్క వాక్కు, మనస్సు, దృష్టి చక్షువులు, వినికిడి చెవులు, రుచి నాలుక, వాసన ముక్కు, దోషబుద్ధి, అల్ప సంకల్పాభ్యాసముల శుద్ధి కొరకే మరల ఈ నేని అగ్నికి ఆహుతిగా సమర్పిస్తున్నాను. స్వాహ. 183 త్వక్చర్మ మాంస రుధిర మేధో మజ్జ స్నాయవో అస్థీని మే శుద్ధ్యంతా జ్యోతిః అహం విరజ విపాప్మా భూయాసం స్వాహ. నిర్మల జ్యోతిర్జ్యోతి స్వరూపడను, సర్వదా రజోదోషరహితుడను, పారహితుడను, నిత్య నిర్మలుడను, నిత్యశుద్ధుడను. ఎందుకంటే నేను సహజముగా సర్వదా కేవలము ఆత్మస్వరూపుడినే కదా. అట్టి ఆత్మాహం పట్ల సర్వభ్రమలు తొలగటానికి త్వక్, స్పర్శ, చర్మ, మాంస, రక్త, మేధో, క్రొవ్వు, మజ్ఞస్నాయు, సన్నటి నరముల శుద్ధి కొరకై ఈ ఘృతము ఆహుతిగా సమర్పిస్తున్నాను. స్వాహ. 184 శిరః పాణిపాద పార్శ్వ పృష్ఠోః ఉదర జంఘ శిశ్నో ఉపస్థ పాయవో మే శుద్ధ్యంతాం జ్యోతిః అహం విరజ విపాప్మా భూయాసం స్వాహ. శిరస్సు చేతులు పాదములు భుజములు పృష్ఠములు విపుపొట్ట జంఘము కాలిపిక్క శిశ్నము మగగురి ఉపస్థ స్త్రీ పురుషుల రహస్యావయములు పాయువు విసర్జనావయవము ఇవన్నీ శుద్ధి పొంది ఉండానికే విరజుడను, పాపరహితుడను, జ్యోతి స్వరూపుడను అగు నేను. నేయి ఆహుతిని అగ్ని ద్వారా దేవతలకు సమర్పిస్తున్నాను. స్వాహ. 185 ఉత్తిష్ట పురుష ఉత్తిష పురుష హరిత పింగళ లోహితాక్ష దేహి దేహి దదాపైత మే శుద్ధ్యంతాం జ్యోతిః అహం విరజ విపాప్మా భూయాసం స్వాహ. పరమపురుష, మౌనము వీడండి. ఓ పరమాత్మ, ఉదాసీనతను వదలండి, లేవండి. హరిత ఆకుపచ్చ, పింగళ, గోరజరంగు, లోహిత, ఎర్రటి కనులు దేహము గల స్వామి, నాకు శుద్ధిని ప్రసాదించండి. ఆత్మజ్యోతి స్వరూపుడను, విరజవిపాపుడను, దోషరహితుడను అగు నేను ఆజ్యమును అగ్నికి సమర్పిస్తున్నాను. స్వాహ. భూయాసం. అధికంగా సమర్పిస్తున్నాను. స్వాహ. 66వ అనువాకము. 186. పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశా మే శుద్ధ్యంతాం జ్యోతిః అహం విరజా విపాప్మా భూయాసం. స్వాహ. నా పట్ల పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశములు, పంచభూతములు శుద్ధి పొందినవై ఉండునుగాక. దోష పాపరహిత జ్యోతి స్వరూపుడనే నేను ఈ నేని అగ్నికి ఆహుతి ఇస్తున్నాను. స్వాహ. 187. శబ్దః స్పర్శ రూపరసగంధ మే శుద్ధ్యంతాం జ్యోతిః అహం విరజా విపాప్మా భూయాసం. స్వాహ. నా యొక్క పంచతన్మాత్రలగు శబ్ద స్పర్శ రూపరసగంధములు శుద్ధిని పొందునుగాక. నిత్య నిర్మల ఆత్మజ్యోతి స్వరూపుడనగు నేను సర్వదోష నివారణార్థమై వాటిని ఆహుతులు అగ్నికి సమర్పిస్తున్నాను. స్వాహ. 188. తు మనో వాక్ కాయకర్మాణి మే శుద్ధ్యంతాం జ్యోతిః అహం విరజా విపాప్మా భూయా సస్పాన్ స్టైల్ కలర్ గ్రేడ్. స్వాహ. నా యొక్క మనోవాక్ కాయకర్మలన్నీ పరిశుద్ధత్వము సంతరించుకోవటానికే విరజా విపాప్మా జ్యోతి స్వరూపుడనగు నేను అధికాధికంగా వాటిని ఆహుతిగా సమర్పిస్తున్నాను. స్వాహ. 189. అవ్యక్త భావయః అహంకారయః జ్యోతిః అహం విరజా విపాప్మా భూయాసం. స్వాహ. అవ్యక్త భావములను, అహంకారమును నిర్మల జ్యోతి స్వరూపుడనే పూర్తిగా ఆహుతిగా వాటిని సమర్పిస్తున్నాను. స్వాహ. 190. ఆత్మా మే శుద్ధ్యంతాం జ్యోత్యహాహం విరజా విపాప్మా భూయాసం. స్వాహ. నా జీవాత్మత్వము పరిశుద్ధమగునుగాక. దోషరహిత కేవల జ్యోతి స్వరూపుడనగు నేను పరిశుద్ధి కొరకే ఆహుతులు సమర్పిస్తున్నాను. స్వాహ. 191. అంతరాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిః అహం విరజా విపాప్మా భూయాసం. స్వాహ. నిర్మల నిర్దోష స్వయం జ్యోతి ఆత్మస్వరూపుడనైన నేను అంతరాత్మ శుద్ధిని ఉద్దేశించి సమృద్ధిగా ఆజ్యమును అగ్ని భగవానునికి సమర్పిస్తున్నాను. స్వాహ. 192. పరమాత్మా మే శుద్ధ్యంతా జ్యోతిః అహం విరజా విపాప్మా భూయా సం. స్వాహ. సకల సంసారిక దోషముల స్పర్శ నుండి శుద్ధి పరచుకొనుచు నిర్మల స్వయం ప్రకాశక జ్యోతి రూపుడగు పరమాత్మకు ఆహుతులు సమృద్ధిగా సమర్పిస్తున్నాను. స్వాహ. 193. క్షుధే స్వాహ. 194. క్షుత్ పిపాసాయ స్వాహ. 195. వివిట్యే స్వాహ. 196. రుక్ విధానాయ స్వాహ. 197. కశోత్కాయ స్వాహ. ఆకలి అధిష్టాన దేవతకు సుహృతము. స్వాహ. ఆకలి దప్పికల అధిష్టాన దేవతకు సుహృతము. స్వాహ. సర్వత్రా విస్తరించియున్న ఆత్మతత్వ ధర్మమునకు సుహృతము. స్వాహ. రుక్కులు స్తుతించు మార్గము లక్ష్యము అగు పరబ్రహ్మతత్వమునకు స్వాహ. సృష్ట్యభిమాని సృష్టిముఖుడు అగు పరమాత్మ. స్వాహ. 198. క్షుత్ పిపాసా మలాం జ్యేష్ఠాం అలక్ష్మ్యః నాశయామి అహం. ఓ పరాత్పర భగవాన్, నా పట్ల ప్రవర్తించు ఆకలి దప్పిక మలదోషముల రూపముగు అలక్ష్మీ జ్యేష్ఠ దోషవృత్తుల నుండి నేను నిర్మలము పొందుదునుగాక. స్వాహ. అభూతిం అసమృద్ధిం చ సర్వాన్నేనుదా మే పాప్మానం స్వాహ. నా పట్ల పరమాత్మ విభూతులను మార్పు కలిగించు అభూతి, ఇంకా ఏదో పొందాలి అనే అసమృద్ధి భావనలు తొలగుటకే, పాపకర్మలు పాపదృష్టులు సుదూరమగుటకే ఈ నేయి ఆహుతిగా సమర్పిస్తున్నాను. స్వాహ. 199 అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయం ఆత్మా మే శుద్ధ్యంతా జ్యోతిః అహం విరజా విపాప్మా భూయాసం. స్వాహ. జీవాత్మత్వ పరిధి అధిగమించుటకే కేవలాత్మానందము ఆస్వాదించుటకే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోస పంచుకోస శుద్ధి కొరకై ఆహుతులను నిండుగా సమర్పిస్తున్నాను. స్వాహ. 67 అనువాకము విశ్వేదేవ హోమమంత్రములు 200 అగ్నయే స్వాహ. విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ. ధ్రువాయ భూమాయ స్వాహ. ధ్రువక్షితే స్వాహ. అచ్యుతక్షితే స్వాహ. అగ్నయే స్విష్టకృతే స్వాహ. షడగ్నులగు గార్హపతయ హవని దక్షిణ సభ్య అవసధ్య ఔపాసనాగ్నుల రూపుడు ఈ విశ్వాగ్ని వైశ్వానరాగ్ని రూపుడు అగు అగ్ని భగవానునకు స్వాహ. ఈ విశ్వమంతా పర్యవేక్షిస్తూ సర్వజీవులకు దేహన్న పానీయములు ప్రసాదించు విశ్వాభిమాన విశ్వేదేవునికి స్వాహ. ధ్రువునికి స్వాహ. ధ్రువక్షితికి స్వాహ. అచ్యుతక్షితికి స్థానమునకు స్వాహ. దుష్టకర్మలను నిరోధించి సుకర్మలకు దారిచూపు జగద్గురువగు అగ్నికి ఆహుతము సమర్పిస్తున్నాము. స్వాహ. కర్మల సప్రియము కొరకై స్వాహ. 201 ధర్మాయ స్వాహ. అధర్మాయ స్వాహ. అభ్యః స్వాహ. ఓషధి వనస్పతిభ్యః స్వాహ. రక్షో దేవజనేభ్యః స్వాహ. గృహ్యాభ్యః స్వాహ. అవసానేభ్యః స్వాహ. అవసానపతిభ్యః స్వాహ. సర్వభూతేభ్యః స్వాహ. కామాయ స్వాహ. అంతరిక్షాయ స్వాహ. యత్ ఏజతి జగతి యచ్చ చేష్టతి నామ్నో భాగో యత్ నామ్నే స్వాహ. పృథివ్యే స్వాహ. అంతరిక్షాయ స్వాహ. ధర్మమునకు స్వాహ. అధర్మమునకు స్వాహ. జలాధిష్ఠాన దేవతకు స్వాహ. ఓషధవనస్పతి రస దేవతలకు స్వాహ. లోకరక్షకులగు దేవతామూర్తులకు స్వాహ. గృహ దేవతలకు స్వాహ. కార్యక్రమముల ముగింపు దేవతకు అవసాన ముగింపు ఉపసంహార దేవతకు స్వాహ. సర్వభూతజాలమునకు స్వాహ. కామదేవతకు స్వాహ. అంతరిక్ష అభిమాన దేవతకు స్వాహ. సర్వకదలికల అభిమాన దేవతకు సర్వచేష్టల అభిమాన దేవతకు సర్వనామరూప అభిమాన దేవతకు స్వాహ. పృథివీ భూదేవతకు స్వాహ. అంతరిక్ష దేవతకు స్వాహ. దివ్యలోకముల అధిష్టాన దేవతకు స్వాహ. దివా పగలు అభిమాన దేవతకు స్వాహ. దివే స్వాహ. సూర్యాయ స్వాహ. చంద్రమసే స్వాహ. నక్షత్రభ్యః స్వాహ. ఇంద్రాయ స్వాహ. బృహస్పతయే స్వాహ. ప్రజాపతయే స్వాహ. బ్రహ్మణే స్వాహ. స్వధా పితృభ్యః స్వాహ. నమో రుద్రాయ పశుపతయే స్వాహ. దేవేభ్యః స్వాహ. పితృభ్యః స్వధాస్తు. భూతేభ్యో నమః. మనుష్యేభ్యో హంత. ప్రజాపతయే స్వాహ. పరమేష్ఠినే స్వాహ. సహస్రకిరణతేజో ఆనందస్వరూపుడగు సూర్యభగవానునికి స్వాహ. ఓషధ వనస్పత ప్రదాతయగు చంద్రలోకాభిమాన దేవతకు స్వాహ. నక్షత్ర మండలాభిమాన దేవతకు స్వాహ. సర్వేంద్రియ గుణభాసుడు, సర్వేంద్రియ వివర్జితుడు, త్రిలోకాభిమాని అగు శ్రీమన్ ఇంద్రభగవానునికి స్వాహ. మహద్బుద్ధి స్వరూపుడు, దేవతల గురువు అగు బృహస్పతుల వారికి స్వాహ. పిండ ప్రదాతలు, దేహ నిర్మాణాభిమాన దేవతలకు పితృ దేవతలకు అశ్వధ. ఇంద్రియములనే పశువులకు పతి, లయకారుడు, మహత్తర ఆత్మాహం దృష్టి ప్రదాత అగు రుద్రభగవానునికి స్వాహ. ముక్కోటి దేవతలకు స్వాహ. పితృదేవతలకు స్వధ. పంచభూతములకు, పంచభూత నిర్మిత దేహ ప్రపంచాభిమానికి స్వాహ. మనుష్య జాత్యభిమానియగు మనువుకు స్వాహ. ప్రజాపతియే స్వాహ. పరమేష్ఠికి స్వాహ. 202 యథా కూపః శతధారః సహస్రధారో అక్షితః ఏవా మే అస్తు ధాన్యం. సహస్రధారం అక్షితం ధనధాన్యే హస్వాహ. ఏ విధంగా అయితే నీయిలో వందల వేల ధారలతో అక్షయమై తోడుచున్న కొలది నీరు తరగకే ఉంటుందో, అట్లాగే మాకు ధనధాన్యములు సహస్రధారలతో కూడి తరగకయే ఉండునుగాక. ధనధాన్య అక్షయ అభిమాన దేవతకు స్వాహ. ఆహుత సమర్పణ. 203 ఏ భూతాః ప్రచరంతి దివా నక్తం బలిం ఇచ్ఛంతో వితుదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామి మయీ పుష్టిం పుష్టిపతః దధాతు స్వాహ. ఏ భూతములు ఆహారం కావాలి అని బలి కోరుకుంటూ రాత్రిం బవళ్ళు భూతనాథుడగు కాలాగ్ని రుద్రుని భృత్యులై తిరుగుతూ ఉంటారో, ఆ భూతజనులకు ఆ పంచ భూతముల పుష్టి ప్రదానము కొరకు బలిహరణము సమర్పించున్నాను. పుష్టికామపతి, భూతపతి, పరమశివుడు మాకు ధన ధాన్య యుజన ఇత్యాది పరిపుష్టిని ప్రసాదించెదరుగాక. స్వాహ. 68 అనువాకము. 204 ఓం తత్ బ్రహ్మ, ఓం తత్ వాయుః, ఓం తత్ ఆత్మా, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పురోహ నమః. అంతః చరతి భూతేషు, గుహాయాం విశ్వమూర్తిషు, త్వం యజ్ఞః, త్వం వషట్కారః, త్వం ఇంద్రః, త్వం రుద్రః, త్వం విష్ణుః, త్వం బ్రహ్మ, త్వం ప్రజాపతయః, త్వం తత్ ఆపాపో జ్యోతి, రసో అమృతం బ్రహ్మ. భూర్భువః సువః ఓం, భూర్భువః సువరోం. ఏ ఈ జీవునికి ఏది సహజ నిత్య సత్రూపమై ఉన్నదో అట్టి ఆవల రూపమే తత్ బ్రహ్మము. ఓం అనగా అట్టి పరబ్రహ్మమే. ఓంకార తత్యే వాయువు, అదియే జీవాత్మ. ఓంకారమే సత్యము. ఓం తత్ ఏవత్ ఈ సర్వము కూడా. సర్వమునకు మునుముందే ఉన్న అట్టి ఓంకారార్థ బ్రహ్మమునకు నమస్కరించుచున్నాము. ఆ పరబ్రహ్మాత్మ భగవానుడే విశ్వముగా మూర్తి భవించుచూ ఉన్నారు. సర్వజీవుల హృదయ గుహలలో నిత్య సంప్రదర్శితులయ్యున్నారు. అట్టి విశ్వమూర్తి, పరమాత్మ, భగవాన్ అనేక ప్రజల క్రియానందైశ్వర్య విశేషములతో కూడిన ఈ సృష్టి యజ్ఞమంతా మీరే. మీరే ఈ సృష్టి స్వరూపులు. మీరే ఈ సృష్టి షట్ విభాగములగు. 1 దృశ్యము, 2 ఇంద్రియములు, 3 ఇంద్రియార్థములు, 4 దేహము, 5 జీవాత్మ, 6 ఈశ్వరుడు అనబడు ఆరింటికి కర్త వషట్కారులు. ఇంద్రియాభిమాని, ఇంద్రియ యజమాని, ఇంద్రియ పర్యవేక్షకుడు, ఇంద్రియాతీతుడు అగు త్రిలోకాధిపతి ఇంద్రుడు మీరే. లయకారులగు రుద్రుడు మీరే. పరిపోషకులు, సర్వాంతర్యామి, సర్వస్వరూపులు అగు విష్ణువు కూడా మీరే. సృష్టికర్తృత్వాభిమాని అగు బ్రహ్మ మీరే. సర్వజన కల్పనాభిమాని అగు ప్రజాపతి కూడా మీరే. జల జ్యోతి రస అమృతమగు బ్రహ్మము మీరే. భూభువర్ సువర్ త్రిలోకములు మీరే. 69వ అనువాకము. ప్రాణాహుతి మంత్రములు. ప్రాణాహుతులు భోజనానికి ముందు సంకల్పమంత్రము. 205 శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో అమృతం జుహోమి. శ్రద్ధాయాం అపానే నివిష్టో అమృతం జుహోమి. శ్రద్ధాయాం వ్యానే నివిష్టో అమృతం జుహోమి. శ్రద్ధాయాం ఉదానే నివిష్టో అమృతం జుహోమి. శ్రద్ధాయాగ్ సమానే నివిష్టో అమృతం జుహోమి. బ్రహ్మణి మా ఆత్మ అమృతత్వాయ. ప్రాణాహుతులు భోజనానికి ముందు సంకల్పమంత్రము. నివిష్ణుడు పట్టుదల ఏకాగ్రత కలవాడు. ప్రవేశించువాడు కూర్చున్నవాడు ఓ పరమాత్మ, శ్రద్ధగా ప్రాణమునందు ప్రవేశించి అమృతమును ఆహారమును పరమాత్మకు జుహోమి హోమము చేయుచున్నాము. శ్రద్ధగా అపానములో ప్రవేశించి ఈ తినబోవు ఆహారమును అపానమునకు హోమము చేయుచున్నాను. శ్రద్ధగా వ్యానప్రాణములో ప్రవేశించి అమృతమును తినబోవు ఆహారమును హోమము చేయుచున్నాను. శ్రద్ధావంతుడనే ఉదానములో ప్రవేశించి అమృత హోమము చేయుచున్నాను. శ్రద్ధావంతుడనే సమాన ప్రాణములో ప్రవేశించి అమృత హోమము చేయుచున్నాను. నా ఆత్మే అమృత స్వరూపము బ్రహ్మము అని ఉపాసిస్తున్నాను. 206 అమృత ఉపస్తరణం అసి అమృతోపస్తరణమసి. ఓ వరుణ భగవాన్, అఘమర్షణననుగ్రహ స్వరూపమా జలదేవత, నీవు అమృత రూపముగు ప్రాణమునకు ఉపస్తరణమువు, ఉపశాంతి స్వరూపమువు, నీకు నమస్కారము. ప్రాణాహుతుల సందర్భంగా వికల్ప మంత్రాంతరములు. 207 శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో అమృతం జుహోమి. శివో మా విసా ప్రదాహాయ ప్రాణాయ స్వాహ. శ్రద్ధాయాం అపానే నివిష్టో అమృతం జుహోమి. శివో మా విసా ప్రదాహాయ అపానాయ స్వాహ. శ్రద్ధాయాం వ్యానే నివిష్టో అమృతం జుహోమి. శివో మా విసా ప్రదాహాయ వ్యానాయ స్వాహ. శ్రద్ధాయాం ఉదానే నివిష్టో అమృతం జుహోమి. శివో మా విసా ప్రదాహాయ ఉదానాయ స్వాహ. ప్రాణాహుతుల వికల్పమంత్రాంతరములు. ప్రాణస్వరూపుడై ప్రాణముగా సుతిష్ఠించియున్న అమృతస్వరూప పరమాత్మకు స్వీకరిస్తున్న ఆహారమును హోమముగా వ్రేల్చుచున్నాను. నాయందు ప్రాణస్వరూప శివునికి ఇదే హోమద్రవ్య సమర్పణ. ప్రాణాయ స్వాహ. అపాన స్వరూప శివభగవానునికి శ్రద్ధగా హోమద్రవ్య సమర్పణ. అపాన దేవత స్వీకరించునుగాక. అపానాయ స్వాహ. వ్యానస్వరూపుడై ఈ దేహమునందు సుతిష్ఠితుడుగా ఉన్న వ్యానమ, శివభగవానుడే వ్యానస్వరూపుడై ఉన్నారు. అట్టి వ్యానమునకు హోమద్రవ్య సమర్పణ స్వాహ. ఉదానస్వరూపుడై పరమశివుడు దేహము నందు వేంచేసియున్నారు. దేహమును ఉజ్జీవింపజేస్తూ ఉన్నారు. అమృత స్వరూపులై ప్రవర్తించుచున్నారు. అట్టి ఉదాన ప్రాణమునకు ఆహారమును హోమద్రవ్యముగా సమర్పించుచున్నాను. సమానము అనే శివాంశదేహంలో ప్రవేశించి దేహమును అమృతవాయువు మూతి చెందకుండా చేయుచున్నది. శివస్వరూప సమానమునకు శ్రద్ధాయాగ్ సమానే నివిష్టో అమృతం జుహోమి. శివో మా విశాప్రదాహాయ సమానాయ స్వాహ. బ్రహ్మణి మా ఆత్మ అమృతత్వాయ. 208 అమృతాపిధానమసి అమృతాపిధానమసి. ఆహారమును ఆహుతిగా సమర్పిస్తున్నాము. నా ఆత్మ అమృతమగు బ్రహ్మస్వరూపమే. ఓ జలమ, నాచే త్రాగబడుచున్న మీరు ప్రాణదేవతకు నాశనరహితమగు ఆచ్ఛాదనమగుచున్నారు. 70వ అనువాకము. అన్నము తిన్న తరువాత తిన్న అన్నమునకు మానసిక అభిమంత్రణ మంత్రము. భుక్తాన్న అభిమంత్రణ మంత్ర 209. శ్రద్ధాయాం ప్రాణే నివిశ్య అమృతం హుతం. ప్రాణం అన్నేన ఆప్యాయస్వ, శ్రద్ధాయాం అపానే నివిశ్య అమృతం హుతం. అపానం అన్నేన ఆప్యాయస్వ, శ్రద్ధాయాం వ్యానే నివిశ్య అమృతం హుతం. వ్యానం అన్నేన ఆప్యాయస్వ, శ్రద్ధాయాం ఉదానే నివిశ్య అమృతం హుతం. ఉదానం అన్నేన ఆప్యాయస్వ, శ్రద్ధాయాగ్ సమానే నివిశ్య అమృతం హుతం. సమానం అన్నేన ఆప్యాయస్వ. ఓ అన్నదేవత, శ్రద్ధావంతులై నాలో ప్రవేశించియుండి మీరు శరీరమును జీవింపజేయుచున్నారు. నేను హోమము చేసిన అన్నముచే దేహములోని ప్రాణము ఆప్యాయమగునుగాక. దేహములో ప్రవర్తశీలమైన అపానము నేను సమర్పించిన హోమము చేసిన అన్నము అను ఆహుతి అపాన ప్రాణమునకు ఆప్యాయమగుగాక. వ్యానమునకు సమర్పించిన హుతము చేసిన అన్నములను హోమద్రవ్యముచే అమృతత్వము పొంది వ్యాన ప్రాణము ఆప్యాయమగుగాక. నేను స్వీకరించిన అన్నముచే ఉదాన ప్రాణము అమృతముగా ఉత్తేజితమై ఆప్యాయమగుగాక. నేను సమర్పించిన అన్నము అను హోమద్రవ్యముచే సమాన ప్రాణము అమృతము ఆప్యాయము అగునుగాక.